2:17 ద్వితీయ ప్రపాఠకః సప్తదశః ఖండః సెక్వరీ లోక సామోపాసన పృథివీ హింకారోంతరిక్షం ప్రస్తావో ద్యౌర్గిథో దిశః ప్రతిహారః సముద్రో నిధనమితాః సెక్వర్యో లోకేషు ప్రోతాః 2:17 పృథివీ హింకారో అంతరిక్షం ప్రస్తావో ద్యౌః ఉద్గీథో దిశః ప్రతిహారః సముద్రో నిధనం ఏతాః సెక్వర్యో లోకేషు ప్రోతాః పృథివీ భూమి హింకారము అంతరిక్షము ప్రస్తావము ద్విలోకము దివ్యలోకము ఉద్గీథము దిక్కులు దిశలు సముద్రము నిధనము ఇది లోకమునందు సెక్వరీ సామగానము సయ ఏవమితాః సెక్వర్యో లోకేషు ప్రోతా వేదలోకీ భవతి సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా లోకాన్న నిందే తద్వృతం 2:17 ఇతి సప్తదశః ఖండః 2:17 ఏతాః సెక్వర్యో లోకేషు ప్రోతా వేదలోకీ భవతి సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా లోకాన్న నిందేత్ తత్వ్రతం ఎవరైతే ఇట్టి లోక సంబంధమైన సెక్వరీ సామగానోపాసన చేయుచున్నారో అట్టివాడు లోకతత్వమును ఎరిగినవాడై వేదలోకి అగుచున్నాడు. అట్టివాని ఆయుష్షు పవిత్రమగుచున్నది. స్వయంజ్యోతి జీవన స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. మహనీయులగు జనసంగమము పశుసంపద పొందుచున్నాడు. గొప్ప కీర్తిమంతుడు కాగలడు. అంతేగాని లోకనింద చేయరాదు. ఇది వ్రతము. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే సప్తదశః ఖండః 2:18 ద్వితీయ ప్రపాఠకః అష్టాదశః ఖండః విరేవతి సామగానోపాసన అజాహింకారో వేహ ప్రస్తావో గావ ఉద్దితో స్వాహ ప్రతిహారః పురుషో నిధనమేతా రేవత్యః పశుషు ప్రోతాః 2:18.1 అజాహింకారో అవయః ప్రస్తావో గావ ఉద్గీథో అశ్వాః ప్రతిహారః పురుషో నిధనం ఏతా రేవత్యః పశుషు ప్రోతాః రేవతీగానము అజములు మేకలు హింకారము గోయలు ప్రస్తావము గోవులు ఆవులు ఉద్గీథము గోములు ప్రతిహారము పురుషుడు మానవుడు నిధనము ఈ విధమైన ఉపాసన ఆత్మోపాసనకు దారితీస్తూ ఉన్నది. గమనిక 2:6 ఖండములో కూడా చెప్పబడిన పశు ఉపాసన సయ ఏవమేతా రేవత్యః పశుషు ప్రోతా వేద పశుమాన్భవతి సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా పశున్న నిందేత్తవ్రతం 2:18.2 ఇతి అష్టాదశః ఖండః 2:17 ఏవం ఏత రేవత్యః పశుషు ప్రోతా వేద పశుమాన్భవతి సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా పశూన్న నిందే తత్వ్రతం. అట్టి రేవతీ సామగానముచే పశువు మేకలు గొర్రెలు గోవులు గుగములు పురుషుడు లను ఉపాసించు అభ్యాసి పశు సంపద సమృద్ధి పొందగలడు. ఆయుష్షు పావనము కాగలదు. జ్యోతిస్వరూప జీవనము స్వయంజ్యోతి అఖండజ్యోతి రూపము స్వానుభవముగా పొందగలడు. ప్రజ పశు సంపదలు పొందగలడు. గొప్ప కీర్తి పొందగలడు. పశువులను నిందించరాదు. ఇదంతా వ్రతమై ఉండునుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే అష్టాదశః ఖండః 2:19 ద్వితీయ ప్రపాఠకః 19వ ఖండః అయజ్ఞ యజ్ఞీయ అంగసామగానుపాసన లోమ హింకారస్త్వప్రస్తావో మాంసముద్గితోస్థి ప్రతిహారో మజ్జ నిధనమే తద్యజ్ఞాయజ్ఞేయమంగేషు ప్రోతం 2:19.1 లోమ హింకారః త్వక్ ప్రస్తావో మాంసం ఉద్గీథః అస్థి ప్రతిహారో మజ్జ నిధనం ఏతత్ యజ్ఞా యజ్ఞీయం అంగేషు ప్రోతం లోమము రోమము హింకారము త్వక్ చర్మము ప్రస్తావము మాంసము ఉద్గీథము బొమికలు అస్థి ప్రతిహారము మజ్జ ఎముకలలోని పొడి పదార్థము నిధనము శరీరావయవ సంబంధితమైన ఈ యజ్ఞాయజీయ సామోపాసన ఎరిగియున్నవారు ఉత్తమ అంగములు కలిగి ఉండగలరు. సయ ఏవమే తద్యజ్ఞాయజ్ఞేయమంగేషు ప్రోతం వేదాంగీ భవతి నాంద్యేన విహూచ్ఛతి సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా సంవత్సరం మజ్నో నాస్నియ తద్వ్రతం మజ్నో నాస్నియాదితి వా 2.19.22 సయాయేవం ఏతత్ యజ్ఞా యజ్ఞీయం అంగేషు ప్రోతం వేదాంగీ భవతి నాంగేన విహూచ్ఛతి సర్వం ఆయుహాయేతి జ్యోక్ జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా సంవత్సరం మనజ్ఞో మనోజ్ఞో నాస్నియత్ తత్వ్రతం మనజ్ఞో నాస్నియత్ ఇతి వా ఇతి ఏకోనవింశః ఖండః అట్టి యజ్ఞ యజ్ఞీయ అంగదృష్టి కలిగియున్నవాడు అంగయజ్ఞోపాసకుడు వేదములు తెలియబడే సమస్తము తన అవయవములుగా భావన సిద్ధించుకుని వేదాంగి కాగలడు. అతడు అంగములచే బాధించబడడు, ఉత్తమ ఆయుష్షు పొందగలడు, జ్యోతివలే స్వయం ప్రకాశకుడై వెలుగొందగలడు, ఉత్తమ కీర్తిమంతుడు కాగలడు. సంవత్సరమంతా ఎల్లకాలము స్వీకరించుకూడనివి ఎరిగి స్వీకరించక ఉండాలి. శాస్త్ర గురు ఆర్య వాక్యానుసారం శుభప్రదమైనవి జ్ఞానప్రదమైనవి మాత్రమే స్వీకరించాలి. ఇది వ్రతముగా అనువర్తించబడు గాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే ఏకోనవింశః ఖండః 2.20 ద్వితీయ ప్రపాఠకః వింశః ఖండః దేవతారాజన సామగానోపాసన అగ్నిర్హింకారో వాయుః ప్రస్తావ ఆదిత్య ఉద్గీథో నక్షత్రాణి ప్రతిహారశ్చంద్రమా నిధనమేతద్రాజనం దేవతాసు ప్రోతం 2.20.1 అగ్నేః హింకారో వాయుః ప్రస్తావ ఆదిత్య ఉద్గీథో నక్షత్రాణి ప్రతిహారః చంద్రమా నిధనం ఏతత్రాజనం దేవతాసు ప్రోతం అగ్నేః హింకారము వాయువు ప్రస్తావము ఆదిత్యుడు ఉద్గీథము నక్షత్రములు ప్రతిహారము చంద్రుడు నిధనము. ఇది దేవతారాజన సామగానముగా చెప్పబడుతోంది. సయ ఏవమేతద్రాజనం దేవతాసు ప్రోతం వేదేతాసామేవ దేవతానగు సలోకతాం షష్టితాం సాయుజ్యం గచ్చతి సర్వమాయిరేతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా బ్రాహ్మణాన్న నిందే తద్వ్రతం 2.20.2 ఇతి వింశః ఖండః 2 సయ ఏవం ఏతత్ రాజనం దేవతాసు ప్రోతం వేద ఏతాసామా ఏవ దైవతానాగ్ సలోకతాన్ సాష్టితాగ్ సాయుజ్యం గచ్చతి సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభ్యః భవతి మహాన్ కీర్త్యా బ్రాహ్మణాన్ న నిందేత్ తత్వ్రతం అట్టి రాజనం దేవతాసు సామగానోపాసనం ఎరిగినవాడు దేవతాతత్వమును ఎరిగినవాడై లోకపరిధులను దాటి వేయగలడు, సాయుజ్యము సిద్ధించుకోగలడు, ఆయుష్షు సద్వినియోగపడగలదు, స్వయం జ్యోతి స్వరూపుడు కాగలడు, మహాన్ ప్రజ పశు సంపద పొందగలడు, మహాన్ కీర్తిమంతుడగుచున్నాడు. బ్రహ్మతత్వజులగు బ్రాహ్మణముల అంతర్గానము ఎరిగినా బ్రాహ్మణులను నిందించరాదు. ఇది వ్రతము. ఇది ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే వింశః ఖండః 2-21 ద్వితీయ ప్రపాఠకః ఏకవింశః ఖండః సర్వస్మిన్ సామగానోపాసన త్రయీ విద్యా హింకారస్త్రయ ఇమే లోకాః స ప్రస్తావోగ్నిర్వైరాదిత్య స ఉద్గీథో నక్షత్రాణి వయాంసి మరిచేహ స ప్రతిహారః సర్పా గంధర్వాః పితరస్తన్నిధనమే తత్సామ సర్వస్మిన్ ప్రోతం 2.21.1 త్రయీ విద్యా హింకారః త్రయ ఇమే లోకాః ప్రస్తావో అగ్నేహ వాయః ఆదిత్యః స ఉద్గీథో నక్షత్రాణి వయాంసి మరిచేహ స ప్రతిహారః సర్పా గంధర్వాః పితరః తత్ నిధనం ఏతత్సామ సర్వస్మిన్ ప్రోతం త్రయీ విద్యా రుకేజుహసామ వేదములు హింకారము భూర్భువ సువర్ త్రైలోకములు ప్రస్తావము అగ్నివాయాదిత్య త్రయీ దేవతలు ఉద్గీథము నక్షత్రములు పక్షులు సూర్యకిరణములు ప్రతిహారము సర్పములు గంధర్వులు పితృదేవతలు నిధనము ఇదంతా సామ సర్వస్మిన్ లేక సర్వస్మిన్ సామోపాసన అనబడుతోంది. సయ ఏవమే తత్సామ సర్వస్మిన్ ప్రోతం వేద సర్వజ్ఞః భవతి 2.21.2 సయ ఏవం ఏతత్ సామ సర్వస్మిన్ ప్రోతం వేద సర్వజ్ఞః భవతి అట్టి సర్వస్మిన్ సామగానోపాసన ఎరిగినవాడు వేదవిద్వాంసుడు వేదహృదయము ఎరిగినవాడు. సర్వులకు సంబంధించిన సామగానము హృదయమునందు దర్శించగలడు. తదేశ శ్లోకో యాని పంచధా త్రీణి త్రీణి తేభ్యో నజ్యాయ పరమన్యదస్తి 2:21-3 3 తత్ ఏష శ్లోక యాని పంచధా త్రీణి త్రీణి తేభ్యో నజ్యాయ పరం అన్యత్ అస్తి. దీనికి సంబంధించిన మనన రూపమంత్రము 5 విధములుగా 3 విభాగములుగా 5x3 15 ఏర్పడి ఉపాసించబడుచున్నాయి. అట్టి 15 అక్షరముల సామగానము సర్వస్మిన్ వేద సామగానము మించిన ఉపాసన మరొకటి లేదు. యస్తద్వేద సవేద సర్వం సర్వా దిశో బలిమస్మై హరంతి సర్వమస్మిత్యుపాసిత తద్వ్రతం తద్వ్రతం 2:21-4 ఇతి ఏకవింశః ఖండః. 4 యః తత్వేద సవేద సర్వం సర్వా దిశో బలిం అస్మై హరంతి సర్వం అస్మి ఇతి ఉపాసిత తత్వ్రతం తత్వ్రతం. ఈ స్వర్వస్మిన్ సామవేదగానము తెలిసినవారు సర్వము ఎరిగిన వారుగుచున్నారు. వారికి సర్వదిక్కులు తమ బలమును ప్రసాదిస్తూ ఉండగా వారు ఆత్మబలము పునికిపుచ్చుకోగలరు. ఈ సమస్తము నేనే ఉన్న నేనును ఉపాసించెదరుగాక. ఇది వ్రతమగుగాక. ఇదియే వ్రతమగుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే 21వ ఖండః 2:22. ద్వితీయ ప్రపాఠకః 22వ ఖండః వినద్ది సామోపాసన. వినద్ది సామ్నో వృణే పసవ్యమిత్యగ్నిరుద్గీతో నిరుక్త ప్రజాపతేర్నిరుక్త సోమస్య మృదు శ్లక్ష్ణం వాయోః శ్లక్ష్ణం బలవదింద్రస్య క్రౌంచం బృహస్పతిరపధ్వాంతం వరుణస్య తాన్ సర్వానవోపసేవిత వారుణం ద్వేవ వర్జయేత్. 2:22.1 వినద్ది సామ్నో వృణే పసవ్యం ఇతి అగ్నేః ఉద్గీతో అనిరుక్తః ప్రజాపతయః నిరుక్తః సోమస్య మృదు శ్లక్ష్ణం వాయోః శ్లక్ష్ణం బలవత్ ఇంద్రస్య క్రౌంచం బృహస్పతయః అపధ్వాంతం వరుణస్య తాన్ సర్వాన్ ఏవ ఉపసేవేత వారుణం తు ఏవ వర్జయేత్. పైన చెప్పుకుంటూ ఉన్నట్టి సామగానముచే సర్వత్రా విస్తారమగు ఆత్మానుభవమవగలదు. వినద్ది ఎద్దుతో పోలిన గానము పశువులకు హితకరము. అగ్ని ఉద్గీతముగా, ప్రజాపతి అనిరుక్తముగా, చంద్రుడు నిరుక్తముగా, వాయువు మృదువుగా ప్రియముగా, పిల్లవాయు తరంగాలుగా, ఇంద్రుడు ప్రియము బలములతో కూడి, బృహస్పతి క్రౌంచముగా కొండగా, వరుణుడు అపధ్వాంతముగా తిరస్కరించవలసినవి తిరస్కరించుటకు శక్తిగా సామగానములన్నిటినీ ఉపసేవించాలి, సాధన చేయాలి. వారుణము అనబడు అపధ్వాంతము దూషణలను విసర్జించాలి. అమృతత్వం దేవేభ్య ఆగాయాని త్యాగాయేత్ స్వధాం పితృభ్య ఆసాం మనుష్యభ్యస్తృణోదకం పశుభ్యః స్వర్గం లోకం యజమానాయన్నమాత్మన ఆగాయనిత్యేతాని మనసా ధ్యాయన్న ప్రమత్త స్తువిత. 2:22.2 అమూతత్వం దేవేభ్య ఆగాయని ఇతి ఆగాయేత్ స్వధాం పితృభ్య ఆసాం మనుష్యభ్యః తృణాఉదకం పశుభ్యః స్వర్గం లోకం యజమానాయ అన్నం ఆత్మన ఆగాయాని ఇతి ఏతాని మనసాధ్యాయన్ అప్రమత్తః స్తువిత. ఈ అగ్ని ప్రజాపతి చంద్ర ఇంద్ర బృహస్పతి వరుణ సామగానోపాసనచే ఓ ఆయా దేవతలారా మాకు అమూతత్వము ప్రసాదించండి అని సామగానము చేయుదురుగాక. ఓ దేవతలారా నన్ను అమూతత్వమునకు జేర్చండి. మా పితృదేవతలకు తృప్తిగా స్వధామ భోజనము అందించండి. మా పశువులకు గడ్డి నీరు లభించునుగాక. యజమానికి స్వర్గలోకం లభించునుగాక. నాకు అన్నము బ్రహ్మము బ్రాహ్మిస్థితి ప్రసాదించండి. ఈ విధంగా మనస్సును నియామకం చేసి అప్రమత్తతతో సామస్తుతి సమర్పిస్తూ ధ్యానించెదరుగాక. సర్వే స్వర ఇంద్రస్యాత్మాన సర్వ ఊష్మాణః ప్రజాపతేరాత్మాన సర్వే స్పర్శ మృత్యోరాత్మానస్తం యది స్వరేషూపాలభేతేంద్రక్సరణం ప్రపన్నో భూవం సత్వా ప్రతి వక్ష్యతిత్యేనం బ్రూయాత్. 2:22.3 3 సర్వే స్వర ఇంద్రస్య ఆత్మనః సర్వ ఊష్మాణః ప్రజాపతేః ఆత్మనః సర్వే స్పర్శ మృత్యోః ఆత్మానస్తం యది స్వరేషు ఉపాలభేత్ ఇంద్రం శరణం ప్రపన్నో అభూవం సత్వా ప్రతివక్ష్యతి ఇతి ఏనం బ్రూయాత్. సమస్త స్వరములు ఇంద్రభగవానుని రూపములే. ఉష్మములు ఉష్ణములు ఉత్తేజములు అన్నీ కూడా ప్రజాపతి రూపములే. స్పర్శలన్నీ కూడా మూత్యువు యొక్క రూపములే. స్వరములో ఏవైనా దోషములు ఉంటే స్వామి ఇంద్రదేవా, మిమ్ములను శరణువేడి ఈ స్వరము పలుకుచున్నాను అని నమస్కరించుదురుగాక. ఇంద్రదేవా, మీరు సమాధానము ప్రసాదించెదరుగాక. దోషములు తొలగించి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థన చేసి స్వరం పలికెదరుగాక. దోషములు చూపువారితో అయ్యా క్షమించండి, ఇంద్రదేవుడు సరిచేయుటకై ప్రార్థిస్తున్నానని వినమ్రులే పలికెదరుగాక. ఇంద్రుని ఆ రీతిగా వేడిదరుగాక. అథ యద్యేనముష్మసుపాలభేత ప్రజాపతి శరణం ప్రపన్నోభూవం సత్వా ప్రతిపేక్ష్యతిత్యేనం బ్రూయాదథ యద్యేనం స్పశేషుపాలభేత మృత్యుం శరణం ప్రపన్నోభూవం సత్వా ప్రతిధక్ష్యతిత్యేనం బ్రూయాత్. 2:22-4 నాలుగు. అథ యది ఏనం ఊష్మసు ఉపాలభేత ప్రజాపతిం శరణం ప్రపన్నో అభూవం సత్వా ప్రతిపేక్ష్యతి ఇతి ఏనం బ్రూయాత్. అథ యది ఏనం స్పర్శేషు ఉపాలభేత మృత్యుం శరణం ప్రపన్నో అభూవం సత్వా ప్రతిధక్ష్యతి ఇతి ఏనం బ్రూయాత్. ఉష్మములు గాలిని ఊదుచు పలుకు వర్ణములు సశసహ అను వర్ణములు జిహ్వములియముక కారఖకారములకు ముందు వచ్చే విసర్గలు అనుస్వారము గాలిని ఊదుతూ పలికే శశసహ వణములు కకార్గకార విసర్గలు అనుస్వారములు మొదలైన ఊష్మములలో దోషము ఎవరైనా చూపుతూ ఉంటే నేను ప్రజాపతిని ఈ విషయంలో శరణు వేడుచున్నాను క్షమించబడుదునుగాక అని నమస్కరిస్తూ ప్రజాపతిని వేడిదరుగాక. స్పశలో ఏవైనా దోషములున్నాయేమోనని అనుకుంటే నేను మృత్యుదేవతను శరణు వేడుచున్నాను నమస్కరించి సరిచేయమని ప్రార్థన అని నమస్కరిస్తూ ప్రతిధ్యక్షిస్తూ అభ్యర్థన చేస్తూ దోష నివృత్తికై ప్రార్థన పలకాలి. మృత్యుదేవత దోషములను దహించును గాక అని భావపూర్వకంగా శరణాగతుడవాలి. సర్వే స్వరాఘోషవంతో బలవంతో వక్తవ్యా ఇంద్రే బలం దదానితి సర్వ ఊష్మానోగ్రస్త అనిరస్త వివృత వక్తవ్యాః ప్రజాపతిరాత్మానం పరిదదానితి సర్వే స్పర్శా లేసేననభినిహిత వక్తవ్యా మృత్యురాత్మానం పరిహరాణితి. 2:22-5 ఇతి ద్వావింశః ఖండః. 5. సర్వే స్వరాఘోషవంతో బలవంతో వక్తవ్యా ఇంద్రే బలం దదాని ఇతి సర్వ ఊష్మానో అగ్రస్త అనిరస్త వివృత వక్తవ్యాః ప్రజాపతేః ఆత్మానం పరిదదాని ఇతి సర్వే స్పర్శాలేసేన అభినిహిత వక్తవ్య ముత్యోః ఆత్మానం పరిహరాణి ఇతి. సప్తస్వరములను సరిగమపదని ఎలుగెత్తి బలమైన నాదముతో సుశబ్దంగా భావన చేసి గట్టిగా సుస్పష్టంగా పలకాలి. ఇంద్ర భగవానుడు మాకు శబ్ద నాదబలము ప్రసాదించుగాక అని భావించి ఉచ్చరించాలి. సర్వ ఊష్మానములను గాలిని ఊదుతూ పలికే ససశహవర్ణములను అనుస్వరములను అగ్రములుగా ప్రాముఖ్య భావన సహితంగా అనిరస్తములుగా అనిరుక్తముగా సుస్పష్టంగా నిర్దిష్టంగా వివృత్తంగా విడివిడిగా భావనాపూర్వకంగా పలకాలి. జగద్రచేత అగు ప్రజాపతికి నా ఈ సర్వము సమర్పిస్తున్నాను ఆత్మార్పణము చేచున్నాను అని భావన చేస్తూ సర్వశబ్దస్పర్శలను ఒక శబ్దభావనతో మరొక శబ్దభావన కలిసిపోకుండా పలకాలి. మృత్యువు నుండి నేను రక్షింపబడదనుగాక అని అమృతస్థాన మహాశయముతో పలకాలి. అమృతస్థానమును ఉపాసించెదరుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే ద్వావింశః ఖండః. 2:23 ద్వితీయ ప్రపాఠకః త్రయోవింశః ఖండః. 3. విద్యా భోః భువః సువః ఓం. 3. ధర్మస్కంధ యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమస్తప ఏవ ద్వితీయో బ్రహ్మచార్యాచార్యకులవాసి తృతీయోత్యంతమాత్మానమాచార్యకులవసాదేన్ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మసంస్థో అమృతత్వమేతి. 2:23.1.1 త్రయో ధర్మస్కంధాః యజ్ఞో అధ్యయనం దానం ఇతి ప్రథమః తప ఏవ ద్వితీయః బ్రహ్మచారి ఆచార్యకులవాసి తృతీయో అత్యంతం ఆచార్యకులే అవసాదేహ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మసంస్థో అమృతత్వం ఏతి మూడు ధర్మస్కందములు, విభాగములు, సమూహములు, ఒకటి యజ్ఞము, రెండు అధ్యయనము, మూడు దానము. వీటికి ముందుగా సంసిద్ధులం కావాలి. ఇది మొదటిది. తపస్సు రెండవది. బ్రహ్మచర్యము ఆరికుల వాసము, గురుకుల వాసము మూడవది. అన్నిటికీ శ్రేష్టము ఆచార్యకుల అవసాదయము, సేవనము. అట్టి గురుసేవచే పుణ్యలోకములు లభించగలవు. అట్టి తపో బ్రహ్మచర్య గురుకుల వాసములచే బ్రహ్మమునందు బుద్ధి నిశ్చలమైనదే సంస్థితమై అమృతత్వము లభించగలదు. ప్రజాపతిర్లోకానభితపత్తే భయోభితప్తే భయస్త్రయీ విద్యా సంప్రాస్రవత్తామభితపత్తస్య అభితప్తాయ ఏతాన్యక్షరాణి సంప్రాస్వంత భూద్భువః స్వరితి రెండు ఇరవై మూడు బుట్ రెండు రెండు ప్రజాపతయః లోకాన్ అభితపత్ తేభ్యో అభితప్తేభ్యః త్రయీ విద్యా సంప్రాస్రవత్తాం అభితపత్ తస్య అభితప్తాయ ఏతాని అక్షరాణి సంప్రాస్రవంత భూద్భువః స్వః ఇతి. ప్రజాపతి లోకములను తపస్సు సంకల్పము నుండి సృష్టిస్తూ త్రయీ విద్యలను తపస్సు బ్రహ్మచర్యము గురుకల సేవలను అభితప్యేభ్యముగా ఆచరణ మార్గములుగా కల్పించారు. త్రయీ విద్య నుండి త్రయీ రుక్ యజుర్ సామ వేదములను ఔమ త్రయీ అక్షరములను భూర్ మాటర్ భువర్ థోట్ ఆన్ ఫీలింగ్ స్వర్ దివ్య వ్యాహృతులు అను త్రైలోకములను కల్పించారు. తాన్యభ్యతపత్తేభయోభితప్తేభయ ఓంకారః సంప్రాస్రవత్తద్యథా శంకునా సర్వాణి పర్ణాని సంతృణ్ణాన్యవమోంకారేణ సర్వా వాక్ సంతృణ్ణోంకార ఏవేదం సర్వమోంకార ఏవేదం సర్వం రెండు ఇరవై మూడు డొట్ మూడు ఇతి త్రయోవింశః ఖండః. మూడు తాని అభ్యతపత్ తేభ్యో అభితప్తేభ్య ఓంకారః సంప్రాస్రవత్ తత్ యథా శంకునా సర్వాణి పర్ణాని సంతృణ్ణాని ఏవం ఓంకారేణ సర్వా వాక్ సంతృణ ఓంకార ఏవ ఇదం సర్వం ఓంకార ఏవ ఇదం సర్వం. వాటి అభితపము నుండి ఓంకారము జనిస్తోంది. అట్టి ఓంకారము నుండి సమస్త జగత్తు బయల్వెడల సాగుతోంది. సర్వపణములు ఆకుల వలె మనోబుద్ధి చిత్త అహంకారములన్నీ జీవకణములుగా బయల్వెడలుచున్నాయి. ఓంకారము నుండే సమస్త వాక్ బయల్వెడలుచున్నది. కనుక ఈ సమస్తము ఓంకారమే, ఓంకారమే ఈ సమస్తము. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే త్రయోవింశతి ఖండః రెండు ఇరవై నాలుగు. ద్వితీయ ప్రపాఠకః చతుర్వింశః ఖండః సవనము యజ్ఞము. అగ్ని అష్టదిక్పాలకులలో ఒకరు. పూర్వదక్షిణ దిక్ దేవత ఆగ్నేయము భార్య స్వాహాదేవి. పట్టణము తేజోవతి. వాహనము మేషము. ఆయుధము శక్తి. అష్టవస్తువులకు రాజుకూడా. బ్రహ్మవాదినో వదంతి యద్వసునాం ప్రాతః సవనం రుద్రాణాం మాధ్యందినం సవనమాదిత్యానాం చ విశ్వేషాం చ దేవానాం తృతీయ సవనం రెండు ఇరవై నాలుగు ఒకటి ఒకటి. బ్రహ్మవాదినో వదంతి యద్వసునాం ప్రాతః సవనం రుద్రాణాం మాధ్యందినం సవనం ఆదిత్యానాం చ విశ్వేషాం చ దేవానాం తృతీయ సవనం. బ్రహ్మతత్వజుల ప్రవచనము ప్రాతః ఉదయ సవనము ఉపాసన అష్ట వసువుల నిమిత్తము మధ్యాహ్న సవనము ఏకాదశ రుద్రుల నిమిత్తము సాయం సవనము ద్వాదశ ఆదిత్యుల నిమిత్తము విశ్వేదేవుల నిమిత్తము నిర్వర్తించాలి. క్వ తర్హి యజమానస్య లోక ఇతి సయస్తం న విద్యత్కథం కుర్యాదథ విద్వాన్ కుర్యాత్ రెండు ఇరవై నాలుగు రెండు రెండు. క్వ తర్హి యజమానస్య లోక ఇతి సయః తం న విద్యాత్ కథం కుర్యాత్ అథ విద్వాన్ కుర్యాత్. యజమాని యజ్ఞకర్త ఉన్న లోకము ఏది? ఆయనచే అన్ని లోకములు స్వాధీనపరుచుకోబడుచున్నాయి. ఈ విధంగా ప్రాతః మధ్యాహ్న సాయం వసు ఆదిత్య రుద్ర యజమాన లోక యజ్ఞవిధులు తెలియకుండా కర్త యజ్ఞము ఎట్లా చేయగలరు? చేయలేరు. అందుచేత యజ్ఞతత్వము లక్ష్యము యజ్ఞకర్త యజ్ఞాభిమానులు యజ్ఞము చేయించేవారు యజ్ఞములో పాల్గొనువారు కూడా త్రైసవనములను తెలుసుకునెదరుగాక. వసు ఆదిత్య రుద్ర విశ్వేదేవతత్వములను ఎరిగి ఉండెదరుగాక. పురా ప్రాతరణవాకస్యోపాకరణ జఘనేన గార్హపతేస్యోదాముఖ ఉపవిశ్య సవాసవం సామాభిగాయతి రెండు ఇరవై నాలుగు మూడు మూడు. పురా ప్రాతః అనువాకస్య ఉపాకరణ జఘనేన గార్హపత్యస్య ఉదముఖ ఉపవిశ్య సవాసవం సామ అభిగాయతి ఉదయ అనువాకము సవనము ఉపాకరణము ప్రారంభిస్తున్నప్పుడు యజ్ఞకర్త గార్హపత్యాగ్నికి ఉత్తర దిక్కుగా ఆసీనుడై సవాససం సామగానము గానము చేస్తూ యజ్ఞయాగహోమ కార్యక్రమము ప్రారంభిస్తున్నాడు. లోకద్వారం పావార్ను 33 పశ్యమత్వా వయం రా 33333 హు 3 ఆ 33 జ్యా 3 యో 3 ఆ 32111 ఇతి 2 24 4 4 లో 3 కద్వారం అపావారుణా పశ్యమ త్వా వైగ్మ్రా హు 3 మా అధ్యాయో ఆత్ ఇతి ఓ అగ్నిదేవా నా విజ్ఞాపన వినండి. మా కొరకే ఊర్ధ్వలోకముల ద్వారములను తెరవండి. ఊర్ధ్వలోకములలో మాకు జ్ఞానదర్శనము ప్రసాదించండి. ఆ తరువాత ఆహుతులను 1-5 సార్లు అగ్నికి సమర్పిస్తూ ఉన్నాను అని యజమాని స్వరబద్ధంగా గానము చేయుచున్నాడు. అథ జుహోతి నమోగ్నయే పృథవీక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ విందేశ వై యజమానస్య లోక ఏతాస్మి 2-24-5 అథ జుహాతి నమో అగ్నయే పృథివీక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ వింద ఏషవ యజమానస్య లోక ఏతాస్మి విశ్వమంతా వ్యాపించియున్న ఓ అగ్నిదేవా నమో నమః. ఈ అగ్ని కార్యమునకు యజమానినగు నాకు దర్శనమివ్వండి. భూమిని లోకములను దాటివేసి నన్ను ఉద్ధరించడానికి ఈ నేనున్న స్థానము చేరి మమ్ములను ఉద్ధరించండి అని ప్రార్థించెదరుగాక. అత్ర యజమానః పరస్తాదాయషః స్వాహాపజహి పరిఘమిత్యుత్వోత్తిష్ఠతి తస్మై వసవః ప్రాతః సవనం సంప్రేచ్ఛంతి 2-24-6-6 అత్ర యజమానః పరస్తాత్ ఆయషః స్వాహ అపజహి పరిఘం ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠతి తస్మై వసవః ప్రాతః సవనం సంప్రేచ్ఛంతి. యాగకర్త యొక్క పరతత్వాయుష్ కొరకై ఈ ఆహుతి నేయి సమర్పిస్తున్నాను. స్వాహ ఆయుర్దాయము పూర్తి అయిన తరువాత ఉత్తరగతుల కొరకు స్వాహ అని హోమము చేయుటకై సంసిద్ధుడను. పరిఘము గడియాను తీసివేయుము అని పలుకుచున్నారు. అప్పుడు అగ్నిదేవ ఈ స్థానముకు రండి అని చెప్పుచూ యజమాని నిద్రలేస్తున్నారు. ఆ ప్రాతః సవనము స్వీకరించి వసువులు యజమానికి వరప్రసాదులు అగుచున్నారు. పురా మాధ్యందినస్య సవనస్యోపాకరణాజ్జఘనేనాగ్నిధియస్యోద్ముఖ ఉపవిశ్య సరౌద్రగ్ సామాభిగాయతి 2-24-7-7 పురా మాధ్యం దినస్య సవనస్య ఉపకరణాత్ జఘనేన అగ్నిధ్రస్య ఉదన్ముఖ ఉపవిశ్య సరౌద్రగ్ సామ అభిగాయతి. మధ్యాహ్న సవనము యజ్ఞము ప్రారంభించటానికి ముందుగా యజమాని దక్షిణాగ్నికి వెనుకవైపు ఆసీనుడై ఉత్తర దిక్కుగా చూస్తూ ఏకాదశ రుద్రుల గురించి స్వాగత ఆహ్వానాలు పలుకుచున్నారు. సామగాన పూర్వకంగా పలికెదరుగాక లోకద్వారం పావార్ను పశ్యమత్వా వయం వైరా 3333 హు 3 మా 33 జయ 3 యో 3 ఆ 3211 ఇతి 2-24-8-8 లోకద్వారం అపావారుణ పశ్యమ త్వా వయం వైరాహు ఆ జ్యాయో ఆ ఇతి ఓ అగ్నిదేవ ఊర్ధ్వలోకముల ద్వారములు మా కొరకై తెరిపించండి. 3-3-3 సార్లు మంత్రములు హవిస్సు సమర్పిస్తున్నాము. స్వామీ మేము విరాట్ పదము కొరకై సమర్పిస్తున్నాము. మిమ్ములను ఆకాశంలో సందర్శించెదముగాక. హుం హుం హుం జా జా జా యోక్వ ఆ అంటూ మంత్రములు గానము చేస్తూ హవిస్సులను ఆహుతి సమర్పణ చేయాలి. అథ జుహోతి నమో వాయువేంతరిక్షక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ విందేశ వై యజమానస్య లోక ఏతాస్మి 2-24-9-9 అథ జుహోతి నమో వాయువే అంతరిక్షక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి అంతరిక్షమున సంచరిస్తూ లోకరక్షణ చేస్తూ ఉన్న ఓ వాయుదేవ ఈ యజ్ఞమునకు యజమానినయున్న నేను ఈ స్థానమునకు ఇచ్చటకు విచ్చేటకే ఆహ్వానము పలుకుచున్నాను. సుస్వాగతం. అత్ర యజమానః పరస్తాదాయషః స్వాహాపజహి పరిఘమిత్యుత్వోత్తిష్ఠతి తస్మై రుద్ర మాధ్యందినం సవనం సంప్రేచ్ఛంతి 2:24.10 పది అత్ర యజమానః పరస్తాత్ ఆయిషః స్వాహ అపజహి పరిఘం ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠతి తస్మై రుద్రామాధ్యన్ దినం సవనం సంప్రయచ్చంతి. యజమాని పరతత్వ ఆయుష్షు అనుగ్రహించటానికై హవిస్సును ఆహుతిగా సమర్పిస్తున్నాము. స్వాహ, ఈ బెత్తపు దెబ్బతో యజమానిని, యజ్ఞకర్తను ఉత్తిష్ఠ అని విప్రులు లేపుచున్నారు. బెత్తపు దెబ్బ ఉత్తేజితుని, సంసిద్ధుని చేయటము. ఈ విధంగా మధ్యాహ్న సవనము స్వీకరించు రుద్రులు మధ్యాహ్న వరప్రసాదులే ఆశీర్వాదములు అందజేయుచున్న పురా తృతీయస్వనస్యోపాకరణాజ్జఘనేనాహవనీయస్యోదుముఖ ఉపవిశ్య స ఆదిత్యం స వైశ్వదేవం సామాభిగాయతి 2:24.11 పురా తృతీయ సవనస్య ఉపకరణాత్ జఘనేన ఆహవనీయస్య ఉదన్ముఖ ఉపవిశ్య స ఆదిత్యం స వైశ్వదేవం సామ అభిగాయతి. మూడవ సవనము సాయంత్ర సవనము నకు ముందుగా ఆహవనీయాగ్నికి ప్రక్కగా ఉత్తరంగా ఉపవిశ్యము ప్లెస్ట్ అయినవాడే ఆదిత్యుని గురించి, ఆదిస్వరూపము గురించి, విశ్వదేవతల గురించి యజ్ఞకర్త సామగాన స్తోత్రముగానము చేయిచుండెదరుగాక. లోకద్వారం పావార్ను పశ్యమత్వా వయం స్వార 33,333 ఇతి 2:24.12 లోకద్వారం అపావా 3 పశ్యమ త్వా వయం స్వారాహు ఆ జ్యాయో ఆ ఇతి. ఓ ఆదిత్య, ఈ లోకములో మేము చిక్కుకొని ఉన్నాము. ఈ లోకము యొక్క ముఖద్వారము తెరవండి. మేము స్వరాజ్యము కొరకై మిమ్ములను దర్శించగలము. ఓ అగ్నిదేవ, స్వర్గతలము యొక్క ద్వారమును మాపై కరుణ కలవారే, మా కొరకు దారిచుపండి. దివ్యలోకములు పొందుట కొరకై మేము మిమ్ములను శరణువేడుచున్నాము. మీ దర్శన భాగ్యము ప్రసాదించండి. ఇది ఆదిత్యుల గురించిన సామగానము. ఆదిత్యమథ వైశ్వదేవం లోకద్వారం పావార్ను పశ్యమ త్వా వైం సామ్రాహు 33,333 ఇతి 2:24.13 ఆదిత్యం అథ వైశ్వదేవంలో 3 కద్వారం అపావా రూణా పశ్యమ త్వా వైం సామ్రాహు ఆ జ్యాయో ఆ ఇతి. ఓ అగ్నిదేవ, స్వర్గభూములు మేము చేరటానికి ముఖద్వారము మీరు తెరిపించండి. మమ్ములను దేవతాలోకము చేరిటకే సహకరించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము అని యజమాని అగ్నిదేవునికి సాయంకాల సవనమును నుతులతో ప్రారంభం చేస్తున్నారు. ఓ అగ్నిదేవ, మేము సమర్పిస్తున్న హోమద్రవ్యములను ఆహుతులుగా స్వీకరించి మమ్ము స్వర్గధామము చేర్చండి అని యజమాని అగ్నిదేవుని వేడుకొంటున్నారు. ఓ విశ్వదేవతలారా, లోకము యొక్క ద్వారం తెరవండి. ఆత్మ సామ్రాజ్యము కొరకై మీ దర్శనం ఇవ్వండి. అథ జుహోతి నమ ఆదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవేభ్యో దివిక్షిభ్యో లోకక్షిభ్యో లోకం మే యజమానాయ విందత 2:24.14 అథ జుహోతి నమ ఆదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవేభ్యో దివిక్షిభ్యో లోకక్షిభ్యో లోకం మే యజమానాయ విందత. ఇప్పుడు ఆదిత్యునికి ఆహుతులు యజమానిచే సమర్పించబడుచున్నాయి. విశ్వదేవునికి, ద వర్కర్ ఆఫ్ ద యూనివర్స్, దేవతాలోకములోని దేవతలకు, లోకపాలకులకు హవిస్సులు సమర్పిస్తున్నాను. యజమానినగు నేను ఈ ఆహుతులు సమర్పిస్తున్నాను. స్వీకరించి యజమానినగు నాకు సంతోషము కలుగజెసెదరుగాక. ఏష వై యజమానస్య లోక ఏతాస్మ్యత్ర యజమానః పరస్తాదాయిషః స్వాహాపహత పరిఘమిత్యుక్త్వోత్తిష్ఠతి 2:24.15 15 ఏష వై యజమానస్య లోక ఏతా అస్మి అత్ర యజమానః పరస్తాత్ ఆయిషః స్వాహ అపహత పరిఘం ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠ ఇతి. హే ఆదిత్య భగవాన్, యజమానినగు నేను ఈ ఆహుతులు హవ్యవాహనుని ద్వారా సమర్పిస్తున్నాను. నాకు పరతత్వజ్ఞానముతో నిర్మితమగు ఆయుష్షును ప్రసాదించెదరుగాక. స్వాహ, బెత్తపు దెబ్బచే యజమాని ఉత్తిష్ఠితుడు అవెకెన్ అగుచున్నాడు. తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ దేవాస్తృతీయస్వన సంప్రేచ్ఛంతేష హవై యజ్ఞస్య మాత్రాం వేదయ్య ఏవం వేద యా ఏవం వేద 2:24.16 ఇతి 4వ ఖండః ఇతి 2వ అధ్యాయః. 16 తస్మా ఆదిత్యాశ్చ విశ్వేచ దేవాః తృతీయ సవనగ్ సంప్రయచ్ఛంతి ఏష వై యజ్ఞస్య మాత్రాం వేద యా ఏవం వేద యా ఏవం వేద. అప్పుడు యజమాని ఈ విధంగా ఉత్తిష్ఠితుడు నిద్రలేచినవాడు అగుచూ ఇట్లు అంటున్నాడు, ఇదియే ఆదిత్య ముఖద్వారము, ఇదే విశ్వేశ్వరుని సమక్షము, ఇదే దేవతలను జ్ఞాపకము చేసుకును తృతీయ సవనము. ఈ విధంగా అట్టి యజ్ఞపురుషుని స్థానము పొందగలము. ఆయనను తెలుసుకుని పునీతులము అగుచున్నామ. ఇతి ఛాందోగ్యోపనిషత్ ఉద్వితీయాధ్యాయే చతుర్వింశః ఖండః. ఇతి ఛాందోగ్యోపనిషది ఉద్వితీయో అధ్యాయః సమాప్తః.